ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి విఎస్ చక్రవర్తి గారిచే తెలుగులోనికి అనువదించబడిన మెదడు. దీనిలో మొదటి భాగం, మన తలలో 3 పౌండ్ల బరువు ఉండే ఓ సుతిమెత్తని మాంసపు ముద్ద ఒకటి ఉంది. దాని ఉపరితలం అంతా ముడతలు పడి ఓ పెద్ద వాల్నట్లా ఉంటుంది. అది మెదడు. అది రోజుల్లా పెద్దగా ఏమీ చేస్తున్నట్లు ఉండదు, ఊరికే తీరిగ్గా కూర్చున్నట్లు ఉంటుంది. కానీ అది చాలా ముఖ్యమైన అవయవమే అయ్యుంటుంది. అది మరి కఠినమైన కపాలపు ఎముక పంజరంలో భద్రపరచబడి ఉంటుంది. శరీరంలో మరే ఇతర అంగానికి ఇంత గొప్ప రక్షణ లేదు. ఉదాహరణకి గుండె కూడా శరీరంలో ఓ ముఖ్యమైన అంగమే. రొమ్మును కాపాడే పక్క ఎముకల వరుస గుండెను కూడా కాపాడతాయి. అయితే ఈ పక్క ఎముకల మధ్య సందులు ఉంటాయి. ఈ సందుల్లోంచి కత్తిని పోనించి గుండెకి గాయం చేస్తే క్షణాల్లో మనిషి ప్రాణం విడుస్తాడు. కానీ కపాలంలో అలాంటి సందులేవీ లేవు. శరీరం సజీవంగా ఉండాలంటే ఆక్సిజన్ కావాలని మనకి తెలుసు. ఆ ఆక్సిజన్ గాల్లో ఉంటుంది. మనం శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజన్ మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఆక్సిజన్ మన శరీరంలోని ఆహారంతో కలిసి మనకి శక్తిని ఇస్తుంది. పనిచేసే కండరాలు బోలెడంత శక్తిని వాడుకుంటాయి. అందుకే వాటికి చాలా ఆక్సిజన్ కావాలి. మన కండరాలతో మనం చురుగ్గా పనిచేస్తూ బరువులు ఎత్తటం, కట్టెలు కొట్టడం వంటివి చేస్తున్నప్పుడు ఆయాసం వస్తుంది, రొప్పుతాం. అప్పుడు ఇంకా బలంగా ఊపిరి తీసుకుంటాం. అదనపు శక్తి కోసం అదనపు ఆక్సిజన్ కావాలిగా మరి. అయితే మనం పీల్చుకునే ఆక్సిజన్లో ఇంచుమించు 1/4 వంతు మెదడు వాడేస్తుంది. ఊరికే కిమ్మనకుండా కూర్చుని ఉన్నా అంత శక్తిని వాడేస్తోంది ఈ అవయవం. అంటే మెదడు నిజంగా ఏదో ముఖ్యమైన వ్యవహారాన్నే నడిపిస్తోంది అన్నమాట. ఒక్కొక్కసారి శ్వాసకి ఏదైనా అడ్డు తగిలినప్పుడు ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది. శరీరంలో మిగతా అవయవాలు ఆక్సిజన్ లేకుండా కొంతకాలం మనగలవు. కానీ మెదడు ఆక్సిజన్ లేకుండా 1 నిమిషాలు మాత్రమే ఉండగలదు. అలా 1 నిమిషాలు గడిచాయంటే ఇక మెదడు చేస్తున్న పని ఆపేస్తుంది. అప్పుడిక ప్రాణాలు పోవడం ఖాయం. మెదడుకి ఆక్సిజన్ ఎంత అవసరమో ప్రాచీనులకి తెలియదు. అసలు ఆక్సిజన్ అంటే ఏమిటో కూడా వాళ్ళకి తెలియదు. అయితే వాళ్ళకి ఓ విషయం బాగా తెలుసు. ఓ మనిషిని నెత్తి మీద గట్టిగా మొత్తితే కాసేపు దిమ్మ తిరిగిపోయినట్లు ఉంటుంది. ఆ తరువాత తన ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి. అతడి ఆలోచనలలో, చేష్టలలో ఏదో తేడా కనిపిస్తుంది. కనుక మనిషి ఆలోచనలకి, అనుభూతులకి ఆధారభూతంగా ఉండే అవయవం మెదడే అని ఎంతోమంది ప్రాచీన పండితులు అనుకునేవారు. అలాంటి పండితులలో ప్లేటో ఒకడు. ప్రాచీన పాశ్చాత్య లోకంలో గొప్ప పరపతి ఉన్న తాత్వికులలో ప్లేటో శిష్యుడైన అరిస్టాటిల్ ఒకడు. భావాలకి, భావావేశాలకి కేంద్రం హృదయం అని ఇతడు నమ్మేవాడు. అవును మరి, మనం ఉద్వేగపడినప్పుడు మరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు గుండె కూడా నెమ్మదిస్తుంది. కానీ మరి భావాలకి, అనుభూతులకి ఆధారం గుండె అయితే ఇక మెదడు ఏమి చేస్తున్నట్టు? హృదయంలో వేడెక్కిన రక్తం మెదడును చేరి చల్లబడుతుందని అరిస్టాటిల్ ఊహించాడు.